అత తృతీయాష్ట తృతీయ ప్రశ్న ప్రారంభ. ఓం ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టా అరాతయ్యాహ రక్షసామపహత్యై అగ్నేర్వస్తేజిష్ఠేన తేజసానిష్టపామేత్యాహమేధ్యత్వాయ శృచః సమ్మాష్టి శ్రువమగ్రే ఉమాగం సమేవాభ్యః సద్దిశ్యతి మిథునత్వాయ అథ జుహూం అథోపహృతం అథ ధ్రువాం అసౌ వై జుహోః అంతరిక్షముపభృత్ పృథివీ ధ్రువా ఇమే వై లోకాః శృచః వృష్టిః సమ్మార్జనాని వృష్టిర్వా ఇమాన్ లోకానను పూర్వం కల్పయతి తే తతః క్లుప్తాః సమేధంతే స్మా ఇమే లోకాః ప్రజయా పశుభిః యగేవం వేద యది కామయేత వర్షుకః పర్జన్యః స్యాదితి అగ్రతః సంవ్రజ్యాత్ వృష్టిమేవ నయచ్చతి అవాచీనాగ్రాహి వృష్టిః యది కామయేతావర్షుకః స్యాదితి మూలతః సంవ్రజ్యాత్ వృష్టిమేవోద్యచ్చతి తదువా ఆహుః అగ్రత ఏవోపరిష్టాత్ సంవ్రజ్యాత్ మూలతోధస్తాత్ తదను పూర్వం కల్పతే వర్షుకో భవతీతి ప్రాచీమభ్యాకారం అగ్రైరంతరతః ఏవమివ హ్యన్న మధ్యతే అథో అగ్రాద్వా ఓషధీనామోర్జం ప్రజా ఉపజీవంతి ఊర్జ ఏవాన్నాద్యస్యావరుద్ధ్యై అధస్తాత్ ప్రతీచీ దండముత్తమతః మూలేన మూలం ప్రతిష్ఠిత్యై తస్మాదరత్నౌ ప్రాంశుపరిష్టాల్లోమాని ప్రత్యంచ ధస్తాత్ సృఘ్యేషా ప్రాణో వై శ్రువః జుహోర్దక్షిణో హస్తః ఉపభృత్సవ్యః ఆత్మా ధ్రువా అన్నకం సమ్మార్జనాని ముఖతో వై ప్రాణోపానో భూత్వా ఆత్మానమన్నం ప్రవిశ్య బాహ్యతస్తనుపగం శుభయతి తస్మాత్ శ్రువమేవాగ్రే సమ్మార్ష్టి ముఖతో హి ప్రాణోపానో భూత్వా ఆత్మానమన్నమావిశతి తౌ ప్రాణాపానౌ అవ్యర్థుకః ప్రాణాపానాభ్యాం భవతి య ఏవం వేద దివశిల్పమవతతం పృథివ్యాః ककुभिः श्रितं తేన వయగుం సహస్రవలిశేన సపత్నం నాశయామసి స్వాహేతు సృక్సమ్మార్జనాన్యగ్నౌ ప్రహరతి ఆశో వైదర్భాః రూపమే వైషామే తన్మహిమానం వ్యాజష్టే అనుష్టుభచ్చ ఆనుష్టుభః ప్రజాపతిః ప్రజాపత్యో వేదః వేదస్యాగ్రగ్రసృక్సమ్మార్జనాని స్వేనైవేనాని ఛందసా స్వయా దేవతయా సమర్థయతి అథో ఋగ్వావయోషా గర్భో వృషా తన్మిథునం మిథునమేవాస్య తద్యజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః తాన్యేకే వృథైవాపాస్యంతి తత్తథా న కార్యం ఆరబ్ధస్య యజ్ఞియస్య కర్మణః సవిదోహః యద్యేనాని పశవోభితిష్ఠేయుః న తత్పశుభ్యః కం తద్భిర్మార్జయిత్వోత్కరేణ్యస్యేత్ యద్వై యజ్ఞియస్య కర్మణోన్యత్రాహుతేభ్యః సంతిష్ఠతే ఉత్కరో వావతస్య ప్రతిష్ఠా ఏతాగుం హి తస్మై ప్రతిష్టాం దేవాః సమభరన్ యదద్భిర్మార్జయతి తేన శాంతం యదుత్కరేణ్యస్యతి ప్రతిష్టామేవేనాని తద్గమయతి ప్రతిష్ఠతి ప్రజయా పశుభిర్యజమానః అథోస్తంభస్య వా ఏతద్రూపం యత్సృక్సమ్మార్జనాని స్తంభశో వా ఓషధయః తాసాంజరత్కక్షే పశవో నరమంతే అప్రియో హ్యేషాంజరత్కక్షః యావదప్రియో హవైజరత్కక్షః పశూనాం తావదప్రియః పశూనాం భవతి యస్యైతాన్యన్యత్రాగ్నేర్దధతి నవదావ్యాసు వా ఓషధీషు పశవో రమంతే నవదావో హ్యేషాం ప్రియః యావత్ ప్రియో హవై నవదావః పశూనాం తావత్రయః పశూనాం భవతి యస్యైతాన్యగ్నౌ ప్రహరంతి తస్మాదేతాన్యగ్నావేవ ప్రహరేత్ యదరస్మిన్ సంవృజ్యాత్ పశూనాం ధృత్యే యో భూతానామధిపతిః రుద్రస్తంతి చరో వృషా పశూనస్మాకం మాహిగుంసీ ఏతదస్తు హుతంతమ స్వాహేత్యగ్ని సమ్మార్జనాన్యగ్నో ప్రహరతి ఏషా వా ఏతేషాం యోనిః ఏషా ప్రతిష్టా స్వామేవేనాని యోనిం స్వాం ప్రతిష్టాంగమయతి ప్రతిష్ఠతి ప్రజజా పశుభిర్యజమానః అయజ్ఞో వా ఏషః యో పత్నేకః న ప్రజాః ప్రజాజేరన్ పత్న్యన్వాస్తే యజ్ఞమేవాక ప్రజానాం ప్రజననాయ యత్తిష్ఠంతే సన్నహ్యేత ప్రియాం జ్ఞాతిగుం రుంధ్యాత్ ఆసీనా సన్నహ్యతే ఆసీనాహ్యేషా వీర్యం కరోతి యత్పశ్చాత్ప్రాచ్యన్వాసీత అనజా సమదందధీత దేవానాం పత్నిజా సమదందధీత దేశాద్దక్షిణత ఉదీచ్యన్వాస్తే ఆత్మనో గోపీఛాయ ఆశాసానాసౌ మనసమిత్యాహ మేధ్యామేవైనాం కేవలీం కృత్వా ఆశిషా సమర్థయతి అగ్నేరణమృతా భూత్వా సన్నహ్యే సుకృతాయకమిత్యాహ ఏతద్వై పత్నియై వ్రతోపనయనం తేనైవైనాం వ్రతముపనయతి తస్మాదాహుః యశ్చైవం వేదయశ్చ న యోక్త్రమేవ యుతే యమన్వాస్తే తస్యాముష్మిన్ లోకే భవతీతి యోక్త్రేణ యద్యోక్త్రం స యోగః యదాస్తే స క్షేమః యోగక్షేమస్య కృత్యై యుక్తం క్రియాత ఆశీః కామే యుజ్యాత ఇతి ఆశిషః సమృద్ధ్యై గ్రంథిం గ్రథ్నాతి ఆశిష ఏవాస్యాం పరిగృహ్ణాతి పుమాన్ వై గ్రంథి స్త్రీపత్నీ తన్మిథునం మిథునమేవాస్య తద్యజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః అథో అర్థో వా ఏష ఆత్మనః యత్పత్నీ యజ్ఞస్య ధృత్యా అశిథిలం భావాయ సుప్రజసస్తావజగుం సుపత్నేరుపసేదిమేత్యాహ యజ్ఞమేవ తన్మిథునే కరోతి ఊనేతిరిక్తం ధేజాతా ఇతి ప్రజాత్యై మహీనాం వయోస్యోషధీనాగుం రసయిత్యాహ రూపమేవాస్యై తన్మహిమానం వ్యాచష్టే తస్య తే క్షీయమానస్య నిర్వపామి దేవయజ్యాజా ఇత్యాహ ఆశిషమేవైరామాశాస్తే ఘృతం చ వై మధు చ ప్రజాపతిరాసీత్ యతో మధ్వాసీత్ తతః ప్రజా అసృజత తస్మాన్మధుషి ప్రజననమివాస్తి తస్మాన్మధుషా న ప్రచరంతి యాతజామహి ఆజ్యేన ప్రచరంతి యజ్ఞో వా ఆజ్యం యజ్ఞేనైవ యజ్ఞం ప్రచరంత్యజాతజామత్వాజ పత్న్యవేక్షతే మిథునత్వాజ ప్రజాత్యై యద్వై పత్నీ యజ్ఞస్య కరోతి మిథునం తత్ అథో పత్నియా ఏవైష యజ్ఞస్యాన్వారంభో నవచ్ఛిత్యై మేధ్యం వా ఏతత్కరోతి యత్పత్న్యవేక్షతే గార్హవత్యేధిశ్రయతి మేధ్యత్వాజ ఆహవనీయమభ్యుద్రవతి యజ్ఞస్య సంతత్యై తేజోసి తేజోను ప్రేహీత్యాహ తేజో వాగ్నిః తేజ ఆజ్యం తేజసైవ తేజస్ సమర్థయతి అగ్నిస్తే తేజో మావినేదిత్యాహాహిగుంసాయై స్ఫ్యస్య వర్త్మన్ సాధయతి యజ్ఞస్య సంతత్యై అగ్నేర్జిహ్వాసి సుభోర్దేవానామిత్యాహ యథా యజురేవైతత్ ధామ్రే ధామ్రే దేవేభ్యో యజుషే యజుషే భవేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే తద్వా అతః పవిత్రాభ్యామేవోత్పునాతి యజమానో వా ఆజ్యం ప్రాణాపానౌ పవిత్రే యజమాన ఏవ ప్రాణాపానౌ దధాతి పునరాహారం ఏమి ప్రాణాపానౌ సంచరత శుక్రమసి జ్యోతిరసి తేజోసీత్యాహ రూపమేవాస్యైదన్మహిమానం యాచష్టే త్రయజుషా త్రయయమే లోకాః ఏషాం లోకా నామాప్యై త్రిత్యా వృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ అథాధ్యవతేభ్యామపః రూపమేవాసామేతద్వర్ణం దధాతి అపి వా ఉదాహుః యథాహవైయోషా సువర్ణగుం హిరణ్యం పేషణం బిభ్రతి రూపాణ్యాస్తే ఏవమేతా ఏతర్హీతి ఆపో వై సర్వా దేవతాః ఏషా హి విశ్వేషాన్ దేవానాం తనోః యదాజ్యం తత్రోభయోర్మీమాగుంసా జామి స్యాత్ యద్యజుషాజ్యం యజుషా పౌత్పునీయాత్ ఛందసాప ఉత్పునాత్యజామిత్వాయ అథో మిథునత్వాయ సావిత్రియర్చా సవితృప్రసూతం మే కర్మా సదితి సవితృప్రసూతమేవాస్య కర్మ భవతి పచ్చోగాయత్రియా కృష్యవృద్ధత్వాయ అద్యరేవోషధీ సన్నయతి ఓషధీభిః పశూన్ పశుభిర్యజమానం శుక్రంతా శుక్రాయాం జ్యోతిస్త్వా జ్యోతిష్యర్చిస్త్వార్చిషేత్యాహ సర్వత్వాయ పర్యాప్త్యా అనంతరాయాయ దేవాసురాః సంయత్త ఆసన్ స ఏతమింద్ర ఆజ్యస్యావకాశమపశ్యత్ తేనావైక్షత తతో దేవా అభవన్ పరాసురాః యయేవం విద్వానాజ్యమవేక్షతే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి బ్రహ్మవాదినో వదంతి యదాజ్యేనాన్యాని హవే గశ్యభిఘారయతి అథ కేనాజ్యమితి సత్యేనేతి బ్రూయాద్ చక్షుర్వై సత్యం సత్యేనైవైనదభిఘారయతి ఈశ్వరో వా ఏషోంధో భవితో యశ్చక్షుషాజ్యమవేక్షతే నిమీల్యావేక్షేత దాధారాత్మన్ చక్షుః అభ్యాజ్యం ఘారయతి ఆజ్యం గృహ్ణాతి ఛందాగుం శివా ఆజ్యం ఛందాగస్యేవ ప్రీణాతి చతుర్జుహ్వాం గృహ్ణాతి చతుష్పాదః పశవః పశూనేవావరుంధే అష్టాపుపభృతి అష్టాక్షరాగాయత్రీ గాయత్రః ప్రాణః ప్రాణమేవ పశుషు దధాతి చతుర్ధ్రువాయాం చతుష్పాదః పశవః పశుష్వేవోపరిష్టాత్ ప్రతిష్ఠతి యజమానదేవత్యా వై జుహోః భ్రాతృవ్యదేవత్యోపభృత్ చతుర్జుహ్వాం గృహ్ణన్ భూయో గృహీయాత్ అష్టాపుపభృతి గృహ్ణన్ కనీజః యజమానాదేవ భ్రాతృవ్యముపస్తింకరోతి గౌర్వే సృచః చతుర్జుహ్వాం గృహ్ణాతి తస్మాచ్చతుష్పదీ అష్టాపుపభృతి తస్మాదష్టాశభా చతుర్ధ్రువాయాం తస్మాచ్చతుస్తనా గామేవ తత్సగ్స్కరోతి సాస్మై సగ్స్కృతే శమోర్జందుహే యజ్జుహ్వాం గృహ్ణాతి ప్రజాదేభ్యస్తత్ యదుపభృతి ప్రజానూయాజేభ్యస్తత్ సర్వస్మై వా ఏతద్యజ్ఞాయ దృశ్యతే యద్ధ్రువాజామాజ్యం ఆపో దేవీరగ్రే బభో అగ్రే దు భజిత్యాహ రూపమేవాసామేతన్మహిమానం జాచష్టే అగ్రయిమం యజ్ఞన్నగతాగ్రే యజ్ఞపతిమిత్యాహ అగ్రజేవ యజ్ఞన్నజంతి అగ్రే యజ్ఞపతిం యుష్మానింద్రో వృణీత వృత్రతోర్యే జూయమింద్రమవృణేధ్వం వృత్రతోర్యజిత్యాహ వృత్రగంహః నశ్యన్నింద్ర ఆపో వవ్రే ఆపోహేంద్రం వవ్రవే సామేవాసామేతత్సామానం వ్యాచష్టే ప్రోక్షితాస్థేత్యాహ తేనాపః ప్రోక్షితాః అగ్నిర్దేవేభ్యో నిలాజత కృష్ణో రూపం కృత్వా సవరనస్వతేన్ ప్రావిశత్ కృష్ణోస్యాఖరేష్ఠోగ్నజే త్వా స్వాహేత్యాహ అగ్నజ ఏవైనంజుష్టం కరోతి అథో అగ్నేరేవ మేధమవరుంధే ఏదిరసి బర్హిషే త్వా స్వాహేత్యాహ ప్రజామే బర్హిః పృథివీ వేదిః ప్రజా ఏవ పృథివ్యాం ప్రతిష్టాపయతి బర్హిరసి శ్రుభ్యస్త్వా స్వాహేత్యాహ ప్రజా వై బర్హిః యజమానశ్రుతః యజమానమేవ ప్రజాసు ప్రతిష్టాపయతి దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యై త్వేది బర్హిరాసాద్య ప్రోక్షతి ఏభ్య ఏవైనం లోకేభ్య ప్రోక్షతి అథ తతః సః శ్రుచా పురస్తాత్ ప్రత్యంచం గ్రంథిం ప్రత్యుక్షతి ప్రజా వై బర్హిః యథా సూర్తి కాల ఆపః పురస్తాద్యంతి తాదృగేవ తత్ స్వధా పితృభ్య ఇత్యాహ స్వధాకారో హి పితృణాం ఊర్ధ్వపబర్హిషద్భ్య ఇతి దక్షిణాయై శ్రోణేరోత్తరస్యై నజతి సంతత్యై మాసా మే పితరో బర్హిషదః మాసానేవ ప్రీణాతి మాసా వా ఓషధీర్వర్ధయంతి మాసాః పచంతి సమృద్ధ్యై అనతిస్కందనః పర్జన్యో వర్షతి యత్రైతదేవం క్రియతే ఊర్జా పృథివీం గచ్చతేత్యాహ పృథివ్యామేవోర్జం దధాతి తస్మాత్ పృథివ్యా ఊర్జా భుంజతే గ్రంథిం విస్రగంసయతి ప్రజనయత్యేవ తత్ ఊర్ధ్వం ప్రాంచముగ్గూఢం ప్రత్యంచమాయచ్చతి తస్మాత్ ప్రాచీనగుం రేతోధీయతే ప్రదేచేః ప్రజాజాయంతే విష్ణోస్తూపోసీత్యాహ యజ్ఞో వై విష్ణుః యజ్ఞస్య ధృత్యై పురస్తాత్ ప్రస్తరం గృహ్ణాతి ముఖ్యమేవైనం కరోతి ఇయంతం గృహ్ణాతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం ఇయంతం గృహ్ణాతి యజ్ఞపరుషా సంవితం ఇయంతం గృహ్ణాతి ఏతావద్వై పురుషే వీర్యం వీర్యసంవితం అపరిమితం గృహ్ణాతి అపరిమితస్యావరుధ్యై తస్మిన్ పవిత్రే అపి సృజతి యజమానో వై ప్రస్తరః ప్రాణాపానౌ పవిత్రే యజమాన ఏవ ప్రాణాపానో దధాతి పూర్ణా అమృతసంతాస్త్రిణామీత్యాహ యథా యజురేవైతత్ శ్వాసస్థం దేవేభ్య ఇత్యాహ దేవేభ్య ఏవైనత్ శ్వాసస్థం కరోతి బర్హిస్తృణాతి ప్రజా వై బర్హిః పృథివీ వేదిః ప్రజా ఏవ పృథివ్యాం ప్రతిష్టాపయతి అనతిదృష్ణ్యగ్స్తృణాతి ప్రజయైవైనం పశుభిరనతిదృష్ణ్యం కరోతి ధారయన్ ప్రస్తరం పరిధీన్ పరిదధాతి యజమానో వై ప్రస్తరః యజమాన ఏవ తత్స్వయం పరిధీన్ పరిదధాతి గంధర్వోసి విశ్వావసరిత్యాహ విశ్వమేవాయుర్యజమానే దధాతి ఇంద్రస్య బాహురసి దక్షిణయుత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి మిత్రావరుణోత్వోత్తరతః పరిధత్తామిత్యాహ ప్రాణాపానౌ మిత్రావరుణౌ ప్రాణాపానావేవాస్మిన్ దధాతి శౌర్యస్తా పురస్తాత్ పాత్రిత్యాహ రక్షసామపహత్యే తస్యాశ్చిదభిషస్త్యా ఇత్యాహ అపరిమితా దేవైనం పాతి దీతిహోత్రంతాగమలిత్యాహ అగ్నిమేవ హోత్రేణ సమర్థయతి యువంతకుం సమిధీమహీత్యాహ సమిధ్యై అగ్నే బృహంతమధ్వర ఇత్యాహ వృద్ధ్యై విశోజంత్రేస్థ ఇత్యాహ విషాయ్యత్యై ఉదీచీనాగ్రే నిదధాది ప్రతిష్ఠిత్యై వసూనాగం రుద్రాణామాదిత్యా నాగం సదసి సీదేత్యాహ దేవతానామేవ సదనే ప్రస్తరగం సాదయతి జుహోరసి ఘృతాచీనాం నేత్యాహ అసౌ వై జుహోః అంతరిక్షముపభృత్ పృథివీ ధ్రువా తాసామేతదేవ ప్రియం నామ యద్ఘృతాచీతి యద్ఘృతాచీత్యాహ ప్రియేణైవైనానాం నాసాదయతి ఏతా అసదాం సుకృతస్య లోక ఇత్యాహ సత్యం వై సుకృతస్య లోకః సత్య ఏవైనా సుకృతస్య లోకే సాదయతి తా విష్ణో పాహీత్యాహ యజ్ఞో వై విష్ణుః యజ్ఞస్య ధృత్యై పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాం యజ్ఞనియమిత్యాహ యజ్ఞాయ యజమానాయాత్మనే తేభ్య ఏవాశమాశాస్తేనార్త్యై అగ్నినా వైహోత్రా దేవా అసురానభ్యభవన్ అగ్నజే సమిధ్యమానాయానుబ్రూహీత్యాహభ్రాతృవ్యాభిభూత్యై ఏక విపుంసతి విధ్మదారుణి భవంతి ఏక విపుంసో వై పురుషః పురుషస్యాప్యై పంచదశేధ్మదారుణ్యభ్యాదధాతి పంచదశ వా అర్ధమాసస్య రాత్రయః అర్ధమాసశః సంవత్సర ఆప్యతే త్రీన్ పరిధీన్ పరిదధాతి ఊర్ధ్వే సమిధా వా దధాతి అనూజాదేభ్యః సమిధమతిశినష్టి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతూనేవ ప్రీణాతి వేదేనోపవాచయతి ప్రజాపత్యో వై వేద ప్రజాపత్యః ప్రాణ యజమాన ఆహ బలీర యజమాన ఏవ ప్రాణం దధాతి త్రిరుపవాచయతి త్రయో వై ప్రాణాః ప్రాణానేవాస్మిన్ దధాతి వేదేనోపజత్య శ్రువేణ ప్రజాపత్యమాఘారమాఘారయతి యజ్ఞో వై ప్రజాపతిః యజ్ఞమేవ ప్రజాపతిం ముఖత ఆరభతే అథో ప్రజాపతిః సర్వా దేవతాః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి అగ్నిమగ్నేత్రిస్త్రిస్ సంవృద్ధీత్యాహ క్రియా వృద్ధియజ్ఞః అథో రక్షసామపహత్యై పరిధీన్ సమ్మాష్టి పునాత్యేవైనాన్ త్రిస్త్రిస్ సమ్మాష్టి క్రియా వృద్ధియజ్ఞః అథో మేధ్యక్తాయ అథో ఏతే వై దేవాశ్వాః దేవాశ్వానేవ తత్సమ్మాష్టి స్వర్గస్య లోకస్య సమష్ట్యై ఆసీనోన్యమాఘారమాఘారయతి తిష్టన్నన్యం యథానో వారథం వాయుం స్యాత్ ఏవమేవ తదధ్వర్జర్యజ్ఞం జునక్తి స్వర్గస్య లోకస్యాభ్యోర్భ్యై వహంజేనం గ్రామ్యాః పశవః య ఏవం వేద భువనమసి విప్రథస్వేత్యాహ యజ్ఞో వై భువనం యజ్ఞదేవ యజమానం రజజా పశుభిః ప్రథయతి అగ్నేయష్టరిదం నమయిత్యాహ అగ్నిర్వై దేవానాయ్యష్టాః య ఏవ దేవానాయ్యష్టాః తస్మా ఏవ నమస్కరోతి జుహ్వేహ్యగ్నిస్వాహ్వయతి దేవయజ్యాయా ఉపభృదే హి దేవస్తా సవితాహ్వయతి దేవయజ్యాయా ఇత్యాహ ఆగ్నేయీ వై జుహోః సావిత్ర్యుపభృదే తాభ్యామేవై నే ప్రసూత ఆదత్తే అగ్నా విష్ణో వామవక్రమిషమిత్యాహ అగ్నిః పురస్తాద్ విష్ణుర్యజ్ఞః పశ్చాద్ తాభ్యామేవ ప్రతిప్రోచ్యాత్యాక్రామతి విజిహాథాం మామాసంతాప్తమిత్యాహిగుంసాయై లోకం మే లోకకృతో కృణుతమిత్యాహ ఆశిషమేవైతామాశాస్తే విష్ణోస్థానమసీత్యాహ యజ్ఞో వై విష్ణుః ఏతత్ఖలు వై దేవానామపరాజితమాయతనం యద్యజ్ఞః దేవానామేవాపరాజిత ఆయతనే తిష్ఠతి ఇత ఇంద్రో అకృణోద్వేగ్యాణీత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి సమారభ్యోర్ధ్వో అపరోది విస్పృశమిత్యాహ వృద్ధే ఆఘారమాఘార్యమాణమను సమారభ్య ఏతస్మిన్ కాలే దేవాః సువర్గం లోకమాయన్ సాక్షాదేవ యజమానః సువర్గం లోకమేతి అథో సమృద్ధే నైవ యజ్ఞేన యజమానః సువర్గం లోకమేతి అహృతో యజ్ఞో యజ్ఞపతేరిత్యాహానార్త్యై ఇంద్రావాన్ స్వాహేత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి బృహద్భాహ స్వర్గో వై లోకో బృహద్భాహ స్వర్గస్య లోకస్య సమష్ట్యై యజమానదేవత్యా వై జుహోః భ్రాతృవ్యదేవత్యో బభృత ప్రాణ ఆఘారః యత్సర్గ స్పర్శయేత్ భ్రాతృవ్యేస్య ప్రాణం దధ్యాత్ అసర్గస్పర్శయన్నత్యాక్రామతి యజమానదేవ ప్రాణం దధాతి పాహి మాగ్నే దుశ్చరితా దామా సుచరితే భజేత్యాహ అగ్నిర్వావ పవిత్రం రజయాజతం దుశ్చరితం రజకర్మగం సత్యగం సుచరితం అగ్నిరేవేనం రజినాదృతాద్దుశ్చరితాత్పాతి రజకర్మే సత్యే సుచరితే భజతి తస్మాదేవమాశాస్తే ఆత్మనో గోపీధాయ శిరోవా ఏతద్యజ్ఞస్య యదాఘారః ఆత్మా ధ్రువా ఆధారమాధార్య ధ్రువాగం సమనక్తి ఆత్మన్నేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి ద్విస్సమనక్తి ద్వౌ హి ప్రాణాపానౌ తదాహుః త్రిరేవ సమంజాత్ త్రిధాతు హి శిర ఇతి శిర ఇవైతద్యజ్ఞస్య అథోత్రయో వై ప్రాణాః ప్రాణానేవాస్మిన్ దధాతి మఖస్య శిరోసి సంజ్యోతిషా జ్యోతిరంతామిత్యాహ జ్యోతిరేవాస్మా ఉపరిష్టాద్దధాతి స్వర్గస్య లోకస్యానుఖ్యాత్యై ధిష్ణుయా వా ఏతేన్యప్యంతే యద్బ్రహ్మా యద్భూతాః యదధ్వర్యుః యదగ్నేత్ యద్యజమానః తానిదంతరేజాత్ యజమానస్య ప్రాణాన్ సంకర్షేత్ ప్రమాయుకః స్యాత్ పురోణాశమపగృహ్య సంచరత్యధ్వర్యుః యజమానాయైవ తల్లోకగుంసిగుంషతి నాస్య ప్రాణాన్ సంకర్షతి న ప్రమాయుకో భవతి పురస్తాత్ ప్రత్యంగాసీనః ఇడాయామాదధాతి హస్త్యాగంభోత్రే పశవో వా ఇడా పశవః పురుషః పశుష్వేవ పశోన్ ప్రతిష్ఠాపయతి ఇడాయైవా ఏషా ప్రజాతిః తాం ప్రజాతిం యజమానో న ప్రజాయతే ద్విరంగులావనక్తిపర్వణోః విపాద్యజమానః ప్రతిష్ఠిత్యై సకృదుపస్త్రణాది నిరాదధాది సకృదభిధారయతి చతః సంపద్యతే చత్వారి వై పశోః ప్రతిష్ఠానాని యావానేవ పశుః తమముపహ్వయతే ముఖమివ ప్రత్యుపహ్వయేత సమ్ముఖానేవ పశోనుపహ్వయతే పశవో వా ఇడా తస్మాత్సాన్వారభ్యా అధ్వర్జునా చ యజమానేన చ ఉపహూతః పశుమానసానీత్యాహ ఉపహ్యేనౌహ్వయతే హోతా ఇడాయై దేవతానాముపహరే ఉపహూతః పశుమాన్ భవతి య ఏవం వేద యాం వై హస్త్యామిడామాదధాతి వాచః సా భాగధేయం యాముపహ్వయతే ప్రాణానాగుంసా వాచం చైవ ప్రాణాదిశ్చావరుంధే అథవా ఏతద్యుపహూతాయామిడాయాం పురోడాశస్యైవ బర్హిషతో మే మాగుంసా యజమానం దేవ అబ్రువన్ హవిర్నో నిర్వపేతి నాహమభాగో నిర్వక్ష్యామీత్యబ్రవీత్ నమయా భాగజాను వక్ష్యథేతి వాగబ్రవీత్ నాహమభాగా పురోనువాక్యా భవిష్యామీతి పురోనువాక్యా నాహమభాగా యాజ్యా భవిష్యామీతి యాజ్యా నమయా భాగే నవషట్కరిష్యథేతి వషట్కారః యద్యజమానభాగం నిధాయ పురోణాశం పరిహిషధం కరోతి తానేవ తద్భాగినః కరోతి చతుర్ధా కరోతి తదస్రోదిశః నిక్ష్వేవ ప్రతిష్ఠతి బర్హిషదం కరోతి యజమానో వై పురోణాశః ప్రజా బర్హిః యజమానమేవ ప్రజాసు ప్రతిష్టాపయతి తస్మాదస్థ్యాన్యాః ప్రజాః ప్రతిష్ఠంతి మాగుంసేనాన్యాః అథో ఖల్వాహుః దక్షిణా వా ఏతాః వీర్యజ్ఞస్యాంతర్వేద్యవరుధ్యంతే యత్పురోణాశం బర్హిషదం కరోతీతి చతుర్ధా కరోతి చత్వారోహ్యేతే హవిర్యజ్ఞస్యర్థిజః బ్రహ్మాహోతాద్ధ్వర్యురగ్నీత్ తమభిరుషేత్ ఇదం బ్రహ్మణః ఇదగుం హోతుః ఇదమధ్వర్యోః ఇదమగ్నీధ ఇతి యథైవాదస్ సౌమ్యే ధ్వరే ఆదేశభృత్యో దక్షిణా నీయంతే తాదృగేవ తద్ అగ్నిధే ప్రథమయా దధాతి అగ్నిముఖాత్యగ్ని అగ్నిముఖామే వర్ధిం యజమానరుధ్నోతి సకలుపస్తేర్యద్విరాదధత్ ఉపస్తేర్యద్విరభిఘారయతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతోనేవ ప్రీణాతి వేదేన బ్రహ్మణే బ్రహ్మభాగం పరిహరతి ప్రజాపత్యో వై వేదః ప్రజాపత్యో బ్రహ్మా సవితాయజ్ఞస్య ప్రసోక్తే అథ కామమన్యేన తతో హోత్రే మధ్యం వా ఏతద్యజ్ఞస్య యద్ధోతా మధ్యత ఏవ యజ్ఞం ప్రీణాతి అథాధ్వర్యవే ప్రతిష్టా వా ఏషా యజ్ఞస్య యదధ్వర్యః తస్మాద్ధవిర్యజ్ఞస్యైతామేవామృతమనో అన్యా దక్షిణా నీయంతే యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై అగ్నిమగ్నేత్సకృత్సకృత్సంవృద్ధేత్యాహ పరాంగి వహ్యేతర్హి యజ్ఞః ఇషితా దైవ్యాహోతారరిక్త్యాహ ఇషితగుంభి కర్మ క్రియతే భద్రవాచ్యాయ ప్రేషితో మానుషః సోక్తవాకాయ సోక్తాబ్రూహీత్యాహ ఆశిషమే వైతామాశాస్తే స్వగా దైవ్యాహోతృభ్య ఇత్యాహ యజ్ఞమేవ తత్ స్వగా కరోతి స్వస్తిర్మానుషేభ్య ఇత్యాహ ఆశిషమే వైతామాశాస్తే సంయోర్బ్రూహీత్యాహ సంయుమేవ బార్హస్పత్యం భాగధేయేన సమర్థయతి అథ సృచావనుష్టుభ్యాం వాజపతేభ్యాం వ్యోహతి ప్రతిష్టా వా అనుష్టుక్ అన్నం వాజ ప్రతిష్ఠిత్యై అన్నాద్యస్యావరుధ్యై ప్రాచీంజుహో మోహతి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదతే ప్రతీచీమపభృతం జనిష్యమాణానేవ ప్రతినుదతే సవిశోచ ఏవాపోహ్య సమత్నాన్ యజమానః అస్మిల్లోకే ప్రతిష్ఠతి ద్వాభ్యాం ద్విప్రతిష్ఠో హి వసుభ్యస్త్వా రుద్రేభ్యస్త్వాదిత్యేభ్యస్తేభ్యాః యథా యజురేవైతత్ సృక్షప్రస్తరమనక్తి ఇమే వై లోకాశ్రుచః యజమానః ప్రస్తరః యజమానమేవ తేజసానక్తి త్రేధానక్తి త్రయ ఇమే లోకాః ఏభ్య ఏవైనం లోకేభ్యో నక్తి అభిపూర్వమనక్తి అభిపూర్వమేవ యజమానం తేజసానక్తి అక్తగం రిహాణాది విత్యాః తేజో వా ఆజ్యం యజమానః ప్రస్తరః యజమానమేవ తేజసానక్తి వియంతు వయ ఇత్యాహ వయ ఏవైనం కృత్వా సువర్గం లోకం గమయతి ప్రజాయోనిం మానిర్మృక్షమిత్యాహ ప్రజాయై గోపీథాయ ఆప్యాయంతామాప ఓషధయ ఇత్యాహ ఆప ఏవౌషధీరాప్యాయజతి మరుతాం వృషతయస్థేత్యాహ మరుతో వై వృష్ట్యా ఈశతే వృష్టిమేవరుంధే దివం గచ్చతతో నో వృష్టిమేరయేత్యాహ వృష్టిర్వైద్యో వృష్టిమేవరుంధే యావద్వా అధ్వర్యః ప్రస్తరం ప్రహరతి తావదస్యాజుర్మీయతే ఆయుష్ప అగ్నేస్యాజుర్మే పాహీత్యాహ ఆయురేవాత్మన్ ధత్తే యావద్వా అధ్వర్యః ప్రస్తరం ప్రహరతి తావదస్య చక్షుర్మీయతే చక్షుష్ప అగ్నేస చక్షుర్మే పాహీత్యాహ చక్షురేవాత్మన్ ధత్తే ధ్రువాసీత్యాహ ప్రతిష్ఠిత్యై యం పరిధిం పర్యధచ్ఛా ఇత్యాహ యథా యజురేవైతత్ అగ్నేదేవ పనిభిర్వీయమాన ఇత్యాహ అగ్నయ ఏవైనం జుష్టం కరోతి తంత ఏతమనుజోషం భరామీత్యాహ సజాతానేవాస్మా అనుకాన్ కరోతి మే దేశత్వదపచేతజాత ఇత్యాహానుఖ్యాత్యై యజ్ఞస్య బాధ ఉపశమితమిత్యాహ భోమానమేవోపైతి పరిధేన్ ప్రహరతి యజ్ఞస్య సమిష్ట్యై శ్రుతౌ సంప్రస్రావయతి యదేవ తత్ర క్రూరాం తత్తేన శమయతి జుహ్వాపభృతం యజమానదేవత్యా వై జుహోః భ్రాతృవ్యదేవత్యోపభృత్ యజమానాయైవ భ్రాతృవ్యముపస్థిం కరోతి సర్గస్రావభాగాస్థేత్యాహ వసవో వై రుద్ర ఆదిత్యా సర్గస్రావభాగాః తేషాం తద్భాగధేయం తానేవ తేన ప్రీణాతి వైశ్వదేవ్యర్చా ఏతే హి విశ్వే దేవాః త్రిష్టుగ్భవతి ఇంద్రియం వై త్రిష్టుగ్ ఇంద్రియమేవ యజమానే దధాతి అగ్నేర్వామపన్న గృహస్య సదసి సాదగామేత్యాహ ఇయం వా అగ్నిరపన్న గృహః అస్యా ఏవైనే సదనే సాదయతి సుమ్రాజ సుమ్నే సుమ్నే మా ధత్తమిత్యాహ ప్రజా వై పశవః సుమ్నం ప్రజామేవ పశో నాత్మం ధత్తే ధృర్ధుర్యోపాతమిత్యాహ జాయాపత్యోర్గోపీఠాయ అగ్నే దబ్ధాయోషీతమో ఇత్యాహ యథా యజురే వైదత్ పాహి మాద్య దివః పాహి ప్రసిత్యై పాహి దురిష్ట్యై పాహి దురద్మన్యై పాహి దుష్చరితాదిత్యాహ ఆశిషమే వైతామాశాస్తే అవిషన్నః పితం కృణు సృషదాయో నిగ్స్వాహేతి ధ్వసంవృష్టనాన్యం వాహార్యపదనేభ్యాధాయ ఫలీకరణ హోమం జుహోతి అతిరిక్తాని వా ఇధ్వసంవృష్టనాని అతిరిక్తాః ఫలీకరణాః అతిరిక్తమాజ్యోచ్ఛేషణం అతిరిక్త ఏవాతిరిక్తం దధాతి అథో అతిరిక్తేనైవాతిరిక్తమాప్త్వావరుంధే వేదద్దేవేభ్యో నిలాయత తాం వేదేనాన్వమిందన్ వేదేన వేదం విదుః పృథివీం సాపప్రథే పృథివీ పార్థివాని గర్భం విభర్తి భువనే శ్రంతః తతో యజ్ఞో జాయతే విశ్వదానిరితి పురస్తాత్ సమయజుషో వేదేన వేదికం సమ్మాష్యరమిత్యై అథో యద్వేదశ్చ వేదశ్చ భవతః విశునక్వాయ ప్రజాత్యై ప్రజాపతేర్వా ఏతాని శ్మశ్రూణి యద్వేదః ప్రక్రియా ఉపస్థ ఆస్యతి మిథునమేవ కరోతి విందతే ప్రజాం వేదగం హోతాః మహీయాః శృణన్వేతి యజ్ఞమేవ తత్సంతనాప్యోత్తరస్మాదర్ధమాసాత్ తగం సంతతముత్తరేర్ధమాస ఆలభతే కంకాలే కాల ఆగతే యజతే బ్రహ్మవాదినో వదంతి సత్వా అధ్వర్య స్యాత్ యోజతో యజ్ఞం ప్రయుంతే తదేనం ప్రతిష్టాపయతీతి పాతాద్వా అధ్వర్యర్యజ్ఞం ప్రయుంతే దేవా గాతువిదో గాతుం విత్వా గాతుమితేత్యాహ యత ఏవ యజ్ఞం ప్రయుంతే తదేనం ప్రతిష్టాపయతి ప్రతిష్టతి ప్రజయా పశుభిర్యజమానః యో వా అయథా దేవతం యజ్ఞముపచరతి ఆ దేవతాభ్యో వృష్యతే పాపీజాన్ భవతి యోయథా దేవతం దేవతాభ్య ఆవృష్యతే వసీజాన్ భవతి వారుణో వై పాశః ఇమం వృష్యామి వరుణస్య పాశమిత్యాహ వరుణ పాశాదేవైనాం ముంచతి సవితృప్రసూతో యథా దేవతం దేవతాభ్య ఆవృష్యతే వసీజాన్ భవతి ధాతుశ్చ యోనౌ సుమతస్య లోక ఇత్యాహ అగ్నిర్వై ధాత పుణ్యం కర్మ సుకృతస్య లోకః అగ్నిరేవైనాం ధాత పుణ్యే కర్మణి సుకృతస్య లోకే దధాతి స్యోనం మే సహపత్యాకరోమీత్యాహ ఆత్మనశ్చ యజమానస్య చానాత్యై సంవాజ సమాయుషా సంప్రజయేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే పూర్ణపాత్రే అంతతో దుష్టుభా చతుష్పద్వా ఏతచ్ఛంద ప్రతిష్ఠితం పత్నియే పూర్ణ పాత్రే భవతి అస్మిన్ లోకే ప్రతిష్టానీతి అస్మిన్నేవ లోకే ప్రతిష్టతి అథో వాగ్వా అనుష్టుక్ వాంగ్మిథునం ఆపోరేతః ప్రజననం ఏతస్మాద్వై మిథునాద్విద్యోతమానస్తనయన్వర్షతి రేతస్ సించన్ ప్రజా ప్రజనయన్ యద్వై యజ్ఞస్య బ్రహ్మణా యుజ్యతే బ్రహ్మణా వై తస్య విమోకః అద్భిః శాంతిః విముక్తం వా ఏతర్హి యోక్త్రం బ్రహ్మణా ఆదాయైనత్పత్నే సహాపగృహగృహీతే శాంత్యై అంజనోపోర్న పాత్రమానయతి రేత ఏవాస్యాం ప్రజాం దధాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే అవభృథస్యైవ రూపం కృత్వోత్తిష్ఠతి పరివేషో వా ఏష వనస్పతీనాం యదుపవేషః య ఏవం వేద విందతే పరివేష్టారం తముత్కరే యం దేవా మనుష్యేషు ఉపవేషమధారయన్ ఏ అస్మదపచేతసః తానస్మభ్యమిహాకురు ఉపవేశోపవిడ్ధినః ప్రజాం వృష్టిమథోధనం విపదో నశ్చ దుష్పదః ధ్రువాననపగాన్ కుర్విది పురస్తాత్ ప్రత్యంచముపగూహతి తస్మాత్ పురస్తాత్ ప్రత్యంచ శూద్రా అవశ్యంతి స్థలిమత ఉపగూహతి అప్రతివాదిన ఏవైనాన్ కురుతే ధృష్టిర్వా ఉపవేశః శుతర్తో వజ్రో బ్రహ్మణా సగంసితః యోపవేశేషు సామృచ్ఛతుజం విష్మయతి అథాస్మై నామగృహ్య ప్రహరతి నిరమున్నుద ఓకసః సపత్నో యః పృతన్యతి నిర్బాధ్యేన హవిషా ఇంద్ర ఏణం పరాశరీత్ ఇహి తిస్రః పరావతః ఇహి పంచజనాగుం అతి ఇహి తిస్రోతిరోచనా యావత్ సోర్యో అసద్దివి పరమాంత్వా పరావతం ఇంద్రో నయతు వృత్రః యతో న పునరాజసి శశ్వతేభ్యః సమాభ్య ఇతి త్రివృద్వా ఏష వజ్రో బ్రహ్మణా సగుంసితః శుచైవైనం విద్ధా ఏభ్యో లోకేభ్యో నిర్ణుద్య వజ్రేణ బ్రహ్మణా శృణుతే హతోసాపవధిష్మామమిత్యాహస్తృత్యే యన్ విష్యాత్తం ధ్యాయేత్ శుచైవైనమర్పయతి ఓం. ఇతి తృతీయాష్టః తృతీయ ప్రశ్నః సమాప్తః.